ఇప్పుడు నేను చదవబోయే పుస్తకం ఐజాక్ అసిమోవ్ గారిచే వ్రాయబడి తెలుగులో డాక్టర్ వి శ్రీనివాస చక్రవర్తి గారిచే అనువాదం చేయబడిన భూమి గుండ్రంగా ఉంది అనే పుస్తకం. చాలా కాలం క్రితం భూమి చదునుగా బల్లపరుపుగా ఉందని అనుకునేవారు. చూడటానికి మరి భూమి నిజంగానే బల్లపరుపుగా ఉంటుందిగా? సముద్రం మధ్యలో మీరు ఓ పడవలో ప్రయాణిస్తున్నారని అనుకోండి. నీరు నలుదిక్కుల చదునుగా వ్యాపించి ఉంటుంది. నీలాకాశం బోర్లిచ్చిన గిన్నెలా దానిమీద చక్కగా అమరిపోయినట్టుగా ఉంటుంది. నింగు నీరు కలిసే రేఖనే దిశ్చక్రం అంటారు. ఆ దిశ్చక్రం నిజంగానే ఓ చక్రంలా ఉంటుంది. ఆ చక్రానికి నీరే కేంద్రం. నేల మీద ఉన్నా కూడా దిశ్చక్రం వరకు విస్తరించి ఉండటం కనిపిస్తుంది. అయితే భూమి మీద దిశ్చక్రం సమంగా ఉండదు. చెట్లు, పుట్టలు, ఇళ్ళు, బళ్ళు ఇవన్నీ ఉండటంతో ఎగుడు దిగుడుగా ఉంటుంది. భూమి అనంతంగా విస్తరించి ఉంటుందని పురాతన కాలంలో మనుషులు అనుకునేవాళ్ళు. భూమి సముద్రం కలిసి అలా వెడల్పుగా అంచుల్లేని పళ్ళెంలా విస్తరించి ఉంటుందనుకునేవాళ్ళు. మరి అదే నిజమైతే సూర్యుడి సంగతి ఏమిటి? సూర్యుడు ఉదయాన్నే తూర్పున ఉదయిస్తాడు. విశాలాకాశం అంతా దాటి మళ్ళీ సాయంకాలం పడమరన అస్తమిస్తాడు. మర్నాడు ఉదయం మళ్ళీ తూర్పున పైకి తేలుతాడు. దీన్ని వివరించడానికి రోజు ఉదయం ఓ సూర్యుడు కొత్తగా తయారై పైకి వస్తాడని ప్రాచీన కాలంలో అనేవారు. అస్తమించిన సూర్యుడు ఆచూకీ లేకుండా మాయమవుతాడు అన్నమాట. సూర్యుడు పడమటి సముద్రంలో అస్తమించిన తర్వాత రాత్రికి రాత్రి సూర్యుడిని పడవలో పెట్టి చురుగ్గా తెడ్లేసి ఉదయించేందుకు సిద్ధంగా ఉదయానికల్లా తూర్పు దిక్కుకి చేరవేస్తారు అని మరికొందరు అనుకునేవాళ్ళు. దేవతాశ్వాలు లాగుతుంటే ప్రచండ హిరణ్మయ రథంలో సూర్యుడు ఆకాశంలో ఎగురుతూ వస్తాడు అని ఇంకా కొందరు అనుకునేవారు. ఉదయాన్నే ఈ సూర్యభగవానుడు తూర్పు దిక్కున రథం ఎక్కుతాడు. అలా ఆయన గుర్రాలు గాలిలో ఎగురుతూ మధ్యాహ్నం సమయానికి నడినెత్తి మీదకి చేరుకుంటారు. అక్కడి నుంచి కిందకి దిగుతూ సాయంత్రానికి పడమటి అంచును చేరుకుంటారు. రాత్రి మాత్రం ఆ సూర్యభగవానుడు ఆయన మెరిసే బంగారు రథం ఎవరికీ కనిపించకుండా చీకట్లో జారుకుని ఉదయానికల్లా తూర్పును ప్రత్యక్షమవుతారు. ధృవతార తప్ప మిగతా తారలు చక్రగతులలో తిరుగుతాయి. ఆ చక్రగతులు దిశ్చక్రానికి అడుక్కి కూడా పోతాయి. తారలు కూడా తూర్పున పుట్టి పడమట్లో మునుగుతాయి. అలాగే చందమామ కూడా ఆకాశంలో తూర్పు నుండి పడమరకు నడుస్తాడు. తారలు అంతే. వీటిని మరి ఎలాగోలా వివరించాలిగా? ప్రాచీనులు ఇచ్చిన వివరణలు తలాతోక లేనట్టుగా ఉంటాయి. నిజంగానే నేల చదునుగా అన్ని దిక్కులా వ్యాపించి ఉంటుంది అనుకుందాం. మరి దాని లోతు ఎంత? ఓ గొయ్యి తవ్వితే అలా తవ్వుతూ పోతామా? ఆ తవ్వకానికి అంతు ఉండదా? భూమి ఓ మైలో, పోని 10 మైళ్ళు, ఇంకా పోని 50 మైళ్ళు మందం ఉన్న దిమ్మలాంటిది అనుకుంటే, మరి అది కేవలం దిమ్మలాంటిదైతే ఎందుకు కింద పడదు? పెద్ద పెద్ద ఏనుగులు మోస్తున్నాయి కనుక భూమి కింద పడదు అనుకునేవారు ప్రాచీన భారతీయులు. కానీ మరి ఆ ఏనుగులు దేని మీద నిల్చున్నాయో, మరేమో ఆ ఏనుగులన్నీ ఓ పెద్ద తాబేలు మీద నిల్చున్నాయట. మరి ఆ తాబేలు సంగతి ఏమిటి? అదో సువిశాల సముద్రంలో ఈదులాడుతోందిట. అయితే మరి ఆ సముద్రం అడుగునేముందో దానికి ఇంకా సమాధానం లేదు.